87 చిత్తోపాఖ్యానంలోని సంకేతాలు. రాముడు మీ కథ సంకేతాత్మకంగా ఉన్నట్టుంది, దయచేసి వివరించండి. వశిష్ఠుడు, రామ, విను, ఆ అడవే సంసారం. భ్రాంతి దశలో సంసారం చాలా పెద్దదిగా కనిపిస్తుంది, కనుక ఆ అడవి పెద్దదన్నాను. జ్ఞానదశలో అక్కడ ఏమీ లేదు కనుక అది అణువంత అన్నాను. 1000 చేతుల మనిషంటే మనస్సు, నేను వశిష్ఠుడు అంటే వివేకం, ఆత్మవిచారం. వివేకం వల్ల కొన్ని మనస్సులకు శాశ్వత శాంతి లభించింది, మరికొన్ని మనస్సులు వివేకాన్ని తిరస్కరించి పరుగులు కొనసాగించాయి. ఇలాంటి మనస్సులు మునిని తిట్టటమంటే వివేకాన్ని తిరస్కరించటం. పాడుబావి అంటే మహాపాతకం, అరటితోట అంటే స్వర్ణాభిలాష. దాంట్లోంచి బయటికి రానివారంటే స్వర్గకాంక్షతో పుణ్యాలు చేసేవారు. చెట్ల నీడలంటే ఇహలోక సుఖాలు. ఇటు అటూ పరుగులంటే జన్మ నుంచి జన్మకు, లోకం నుంచి లోకానికి ప్రయాణాలు. నువ్వు నాకు శత్రువువి, నిన్ను చూడంగానే నేను పనికిరానివాణ్ణి అయిపోయాను అంటే వివేక జ్ఞానం వల్ల మనస్సు నశిస్తుందని అర్థం. బిగ్గరగా ఏడవటమంటే సాధకుడు భోగాలను విడిచిపెట్టేప్పుడు దుహకించడం అని అర్థం. అవయవాలు రాలిపోవడం అంటే ఇంద్రియాల కోర్కెలు నశించాయని అర్థం. 1000 చేతులు, 1000 కళ్ళు అంటే అనేక కోరికలని అర్థం. తనకు తాను కొట్టుకోవడం అంటే కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా కోరికలు పెరిగి దుహకపడటం. కొట్టుకుంటూ పరుగెత్తడమంటే తనలో ఉన్న వాసనలు తననే తరుముకుంటూ పోవటం. రాలిపోయే సమయంలో మొదట తల రాలిందంటే ఆలోచనలు స్థిరపడ్డాయని అర్థం. చేతులు, కాళ్ళు రాలాయంటే కోరికలు పోయాయని అర్థం. ఛాతీ పోయిందంటే ఆయుష్యం మీద కోరిక పోయిందని అర్థం. పొట్ట పోయిందంటే తిండియావ పోయిందని అర్థం. అన్నీ రాలిపోయాక ఆనందంగా వెళ్లడమంటే ఇంద్రియాతీతమైన బ్రహ్మానందాన్ని అందుకొని దానిలో లయించిపోయాడని అర్థం. నువ్వు కూడా చూశావంటే పూర్తిగా జ్ఞానం కలగకపోయినా శాస్త్రవిచారణ చేసే సాధకులు కూడా మనస్సు యొక్క తత్వాన్ని గుర్తిస్తారని అర్థం. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అంటే కేవల శాస్త్ర విచారణ వల్ల పరమ ప్రయోజనం లేదని అర్థం. రామ, సంకేతాలు చెప్పాను, ఇక కథ తాత్పర్యం చెబుతాను. ఈ మనస్సు ఎంత తెలివిగలదైనా సుఖాలను కొంటూ తన కష్టాలను తనే కొని తెచ్చుకొంటుంది. అడవిలో కొందరు రాజోద్యోగులు పెద్ద చెట్లను కొట్టి వాటిని దూలాలుగా చెయ్యటం కోసం రంపాలతో కోస్తూ అలసిపోయి చీలికల మధ్యలో మేకు దింపి భోజనాలకు వెళ్లారు. ఇంతలో ఒక కోతి అక్కడకు వచ్చి ఈ దూలపు చీలికల మధ్యలో కాలు పెట్టుకొని కూర్చొని నా బలం చూసుకో అంటూ మధ్యలో పెట్టిన మేకును బలంగా పీకేసింది. ఇంకేముంది, కాలు నలిగి ఆ కోతి గలగిలా తన్నుకొని చచ్చిందట. మనస్సు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. కనుక రామ, మనస్సును దారిలో పెట్టాలంటే సమాధి అభ్యాసం ఒక్కటే మార్గం. ఆయసర్వ్. 137. రామ, మనస్సు యొక్క తత్వాన్ని విచారించేటప్పుడు నువ్వు మరొక విషయాన్ని గట్టిగా గమనించాలి. ఏమిటంటే మనస్సుకు బ్రహ్మేమో వివర్తకారణం, మాయేమో పరిణామకారణం. అంటే మనస్సు బ్రహ్మ యొక్క వివరము, మాయ యొక్క పరిణామము రెండూ అవుతుంది. ఇది బాగా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెబుతాను. సముద్రంలో అలలు, బుడగలు, నురుగులు అన్నీ నీళ్లే అనే గుర్తింపు ఉన్నవాడికి అవన్నీ నీటి యొక్క వివరాలు. వివర్తమంటే ఏమిటో పూర్వం చెప్పాను. కారణం యొక్క సత్తా, కార్యం యొక్క సత్తా రెండూ ఒకటిగా ఉంటే అప్పుడా కార్యాన్ని వివర్తం అంటారు. తాడే పాముగా కనిపిస్తే అప్పుడా పాము వివర్తం, నీళ్లే అలలుగా, బుడగలుగా, నురుగులుగా కనిపిస్తే అప్పుడు అలలు, బుడగలు, నురుగులు వివర్తాలవుతాయి. చిన్న కుర్రాడికి సముద్రంలో నీళ్లుంటాయని తెలిసినా అలలు, బుడగలు, నురుగులు అనేవి నీళ్లే తప్ప మరొటి కాదని గుర్తింపు ఉండదు. అవన్నీ వేరు వేరు వస్తువులు అని భావించుకొని ఆనందపడిపోతుంటాడు. అలాంటివాడి దృష్టిలో మట్టి కుండగా మారినట్టుగా నీరు అలలుగా, బుడగలుగా, నురుగులుగా మారింది. ఈ రకమైన మార్పునే పరిణామం అంటారు. దీనిలో కార్యసత్తకు, కారణసత్తకు భేదం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించు, అలలు మొదలైనవి నీటి యొక్క వివర్తాల, పరిణామాల. గుర్తింపు గలవాడి దృష్టిలో అవి వివర్తాలు, గుర్తింపు లేనివాడి దృష్టిలో అవి పరిణామాలు. అలాగే అంతా బ్రహ్మమేమనే గుర్తింపు గలవాడి దృష్టిలో మనస్సు బ్రహ్మ యొక్క వివర్తం. అలాంటివాళ్లకు ఈ మనస్సు బంధాన్ని కలిగించేది కాదు. అంతా బ్రహ్మమేమే అనే గుర్తింపు లేనివాడికి ఈ మనస్సు మాయ యొక్క పరిణామం. అలాంటివాళ్లకి ఈ మనస్సు నిత్యము బంధాలను కలిగిస్తుంది. రాముడు మాయ యొక్క పరిణామం అనటం దేనికి? నీటి యొక్క పరిణామం అన్నట్లుగా బ్రహ్మ యొక్క పరిణామం అనరాదా? వశిష్ఠుడు అవయవాలు అంటే విభాగాలు గల పదార్థాలకే పరిణామం కుదురుతుంది. మట్టిముద్దలో కణాలనే విభాగాలు ఉన్నాయి కనుక వాటి అమరికను మార్చటం ద్వారా కుండ అనే పరిణామం కుదురుతుంది. అవయవాలు లేని పదార్థాలకు పరిణామం కుదరదు. ఆకాశంలో అవయవాలు లేవు గనుక దానికి పరిణామం కుదరదు. అలాగే బ్రహ్మలో అవయవాలు లేవు కనుక అక్కడ కూడా పరిణామం కుదరదు. కనుక బ్రహ్మ యొక్క పరిణామం అనటానికి వీలులేదు. బ్రహ్మను ఆశ్రయించుకుని ఉన్న మాయలో పరిణామం ఏర్పడి కొన్ని బ్రహ్మ లక్షణాలు కొన్ని మాయా లక్షణాలు కలుపుకొని మనస్సు ఏర్పడుతుంది. కనుక అది మాయ యొక్క పరిణామం అని చెప్పవలసిందే. రామ, ఇంతకు చెప్పవచ్చిందేమిటంటే జ్ఞానం గలవారి దృష్టిలో మనస్సనేది ప్రత్యేకంగా లేదు. తాడుమీద కనిపించే పాము వంటిది. అందువల్ల మనస్సు కల్పించే ఈ ప్రపంచం కూడా అటువంటిదే. మనస్సు కల్పించే బంధమోక్షాలు కూడా అటువంటివే. వాళ్లకి సృష్టిక్రమం గాని మోక్షోపాయం గాని అక్కరలేని విషయాలే. ఇక అజ్ఞానుల దృష్టిలో మనస్సు మాయ యొక్క పరిణామం. అది ఉన్నదా లేదా అని తేల్చి చెప్పలేరు. అందుచేత వారు దాన్ని సదసద్విలక్షణమని, అనిర్వచనీయమని, జడాజడమని ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి మనస్సు కల్పించే ప్రపంచానికి బంధమోక్షాలకి కూడా ఈ పేర్లే అన్వయిస్తాయి. వీళ్లకి సృష్టిక్రమం. ఆయసర్ 138 బంధలక్షణాలు, మోక్షోపాయాలు ఇలాంటివన్నీ కావాలి. కాని జ్ఞానుల దృష్టిలో ఇవన్నీ కూడా బాలకాఖ్యాయిక, ఆఖ్యాయిక, మరీ చిన్న కథ వంటిదే. ఆ కథ చెబుతా విను,